సమ్మీ గురించి చెప్తారా? నేను ఇక్కడ సంభవరామ్ మెడికల్ ఆఫీస్ నుండి డాక్టర్ కె రమేష్ బాబు. ఇక్కడ సిన్స్ 1.5 ఇయర్ నుంచి చేస్తున్నాను, వర్క్ చేస్తున్నాను. ప్రీవియస్ గా ప్రకాశం డిస్ట్రిక్ట్ లో 3.5 ఇయర్స్ చేశాను. టోటల్ సర్వీస్ 5 ఇయర్స్. అలాగే మీ కుటుంబం గురించి? మా మదరు, నేను, మా మిస్సెస్, చిన్న పాప. సో ఇక్కడ ఆరోగ్య సేవలో మెరుగుపరిచే పర్యవేక్షించే కమిటీలో మీరు సభ్యులే కదా? ఈ కమిటీలో మీరు ఎలా చేరడం జరిగింది? ఫస్ట్ సార్ ఈ కమిటీలో ఎలా చేరడం జరిగింది సార్? ఇప్పుడు ప్రీవియస్ గా ఒక 1 ఇయర్ నుంచి చేస్తున్నామండి. ఇక్కడ ఇక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకసారి హెచ్డిఎస్ చేశానండి. మా చైర్మన్ సీనియర్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ ప్లస్ ఎండిఓ, ఎంఆర్ఓ, డ్రాయింగ్ ఆఫీసర్, మిగతా మన పిహెచ్సి స్టాఫ్ అందరూ ఉంటారండి. ఇప్పుడు బెటర్ గా మొత్తం మనం అనుకున్న రెజల్యూషన్ పాస్ చేసిన అన్ని ఐటమ్స్ అన్ని పర్చేజ్ చేసాము. కొటేషన్ తీసుకున్న అన్ని ట్రాన్స్పరెంట్ గా జరిగింది. ఇంతకుముందు ప్రీవియస్ గా అంటే వేరే వాళ్ళు పొలిటీషియన్స్ వాళ్ళు ఉండేవాళ్ళు కాబట్టి కొంచెం రెస్ట్రిక్షన్స్ ఉండేమో, మేము అనుకున్నాము చేయలేకపోయే వాళ్ళం. ఈ కమిటీ ఏంటి, కమిటీ గురించి చెప్తారా కొంచెం? కమిటీ అంటే మన చైర్మన్ గా సీనియర్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ ప్లస్ డ్రాయింగ్ అండ్ డిస్పర్సింగ్ ఆఫీసర్, నెక్స్ట్ ఎంఆర్ఓ, ఎండిఓస్, తర్వాత మిగతా పిహెచ్సి స్టాఫ్ మెంబర్స్. ఏం పని చేస్తుంది కమిటీ? ఇది ఏంటంటే మన హాస్పిటల్కి కావాల్సిన మినిమం ఫెసిలిటీస్, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కానీ, తర్వాత డెలివరీ రూమ్కి, లేబర్ రూమ్కి కావాల్సిన ఫెసిలిటీస్ కానీ, తర్వాత మైనర్ రిపేర్స్, మైనర్ రిపేర్స్, హాస్పిటల్ సరౌండింగ్స్ లేవన్న జంకిల్ క్లియరెన్స్ కానీ, మెయిన్ శానిటేషన్ వాటికి ఎక్కువ ఖర్చు పెట్టడానికి ఈ హెచ్డిఎస్ మనకి రిలీజ్ చేస్తున్నారండి. నచ్చా అసలు ఈ కమిటీలో ఎవరెవరు సభ్యులు ఉంటారు? సభ్యులు ఎవరెవరు? సభ్యులు అంటే మన సీనియర్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ చైర్మన్ అండి, తర్వాత డ్రాయింగ్ ఆఫీసర్, ఎండిఓ, ఎంఆర్ఓ అంటారు. తర్వాత మనం మీటింగ్ కండక్ట్ చేసినప్పుడు పార్టిసిపేట్స్ గా వీళ్ళని కూడా ఇన్వైట్ చేస్తాం, మన స్టాఫ్ మెంబర్స్ ఇన్వాల్వ్ చేస్తాం. వాళ్ళందరూ కమిటీలో మనం పాస్ చేసిన ఐటమ్స్ అన్ని అందరు కమిటీ ఒప్పుకున్న తర్వాతే అప్పుడు బుక్లో రెసల్యూషన్ రాసి అవి అందరి చేత సంతకాలు తీయించుకొని అప్పుడు దాన్ని మనం అప్రూవల్ చేస్తాం. అసలు ఎవరు తయారు చేస్తారు కమిటీని? కమిటీ అంటే మొత్తం అందరు పిహెచ్సి స్టాఫ్ అందరు కలిసి డిస్కస్ చేసుకొని పిహెచ్సికి ఏమేం కావాలి, మోస్ట్ ఇంపార్టెంట్ ప్రయారిటీ, ఆర్డర్ ప్రయారిటీ ప్రకారం వరుసగా ఏది టాప్ మోస్ట్ ప్రయారిటీ అలాగా వరుసగా రూల్ అవుట్ చేసుకొని దాన్ని మన వచ్చిన కమిటీ మెంబర్స్ చేత అందరూ చూపించి అందరూ ఒప్పుకున్న తర్వాతే అంత రెజల్యూషన్ పాస్ అయిన తర్వాత అప్పుడు కొటేషన్స్ ప్రకారం 5,000 అయితే కొటేషన్స్ తీసుకొని చేస్తాం. మీరు సభ్యులను ఎలా ఎంచుకుంటారు సార్ మీటింగ్ కమిటీలో? కమిటీ సభ్యులు అంటే ఇది ఆల్రెడీ మనకి గైడ్లైన్స్ ప్రకారం అయితే ఈ మెంబర్స్ ఎస్పీహెచ్ఓ, డిడిఓ, ఎండిఓ, ఎంఆర్ఓ వీళ్ళు నలుగురు అనేది ఆల్రెడీ మన స్టేట్ వీళ్ళు డిసైడ్ చేసిన కమిటీ మెంబర్స్ అండి. కమిటీ వాళ్ళు ఫామ్ చేసిన కమిటీ అది. ఇంకా సో మీరు ఈ నలుగురు కాకుండా సార్ మిగతా కమిటీ మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళని ఎలా ఎంచుకుంటారు మీరు? ఈ నలుగురు కమిటీ మెంబర్స్ అండి. ఓకే, మిగతా వాళ్ళంటే మన పిహెచ్సి ఇన్స్టిట్యూట్ లో పనిచేసే స్టాఫ్ నర్స్ సూపర్వైజర్స్ పిహెచ్ఎంపిహెచ్ వాళ్ళని కూడా ఈ మీటింగ్కి ఇన్వైట్ చేస్తాం. మనం ఇన్వైట్ చేస్తే ఏమేమి అవసరమో వాళ్ళు కూడా సజెషన్స్ ఇస్తుంటారు మనకి, ఇవి చేస్తే ఇంకొంచెం బాగుంటుంది, వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు చూసుకుంటారు కాబట్టి ఇంకొంచెం పిహెచ్సికి ఏమేమి అవసరం వాళ్ళు కొన్ని మనం సజెస్ట్ చేస్తారు, అవి కూడా మన గైడ్లైన్స్ ప్రకారం అవి చేయవచ్చా లేదా చూసుకొని మనం అవి ఇంప్లిమెంట్ చేస్తాం. ఓన్లీ పిహెచ్సికి సంబంధించిన మళ్ళీ వేరే విలేజ్ లెవెల్లో కూడా ఏమైనా చేస్తారా పనులు? విలేజ్ అంటే విలేజ్ హెల్త్ శానిటేషన్ ఫండ్స్ ప్లస్ అన్టైడ్ ఫండ్స్ అని సబ్ సెంటర్కి అది ఒక 10,000, ఒక 10,000 20,000 ప్రయాణం ఇస్తారు. మన హెచ్డిఎస్ మన హాస్పిటల్ హెచ్డిఎస్కి అయితే 1.75 lakhs ఇస్తారనమాట. 1 lakh హెచ్డిఎస్ రోజుకి వెళ్ళిన సమతి 50,000 యాన్యువల్ మెయింటెనెన్స్ గ్రాంట్, 25,000 అంటైడ్ ఫండ్స్, బిహెచ్సి అంటైడ్ ఫండ్స్ కింద టోటల్గా అదే మూడు డివిజన్స్గా 1.75 lakhs రిలీజ్ చేస్తారు మనం పర్ ఇయర్. చెప్పారు కదా ఇప్పుడు స్టాఫ్ కూడా ఇన్వాల్వ్ చేస్తున్నాము అని చెప్పి, వాళ్ళు యాక్చువల్గా అయితే కమిటీ మెంబర్స్ కాదు, కాకపోతే వాళ్ళకి ఏంటంటే సజెషన్స్ అండ్ యాక్చువల్ అంటే కొన్ని మనకి ఒక ఐడియా ఉంటది ఇవి చేస్తే బాగుంటది అని, కానీ వాళ్ళు ఫీల్డ్ లెవెల్ లో తిరిగితే స్టాఫ్ నర్స్ కి హాస్పిటల్ డెలివరీ రూమ్స్ వీటి మీద కమాండ్ ఉంటారు కాబట్టి ఇంకొన్ని బెటర్ గా ఇంకొన్ని ఏమన్నా చేస్తే బాగుంటది ఏమన్నా వాళ్ళు ఒక సజెషన్స్ కూడా తీసుకుంటారు. ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఇప్పుడు కమిటీ మెంబర్స్ నలుగురు, వాళ్ళు అందరితో డిస్కస్ చేస్తారా లేకపోతే ముందు మీరు ఎజెండా గానీ లేకపోతే ఏదైనా వాళ్ళు ప్రిపేర్ చేసుకుంటారా లేకపోతే అందరితో పాటు ముందు హాస్పిటల్ స్టాఫ్ వరకు ఏమేమి కావాలో రూల్ అవుట్ చేసుకుని లిస్ట్ తయారు చేస్తారు, తయారు చేసుకున్న తర్వాత అప్పుడు మన ఎస్పీహెచ్ ఎండీ ఎంఆర్ఓ కూడా పిలుస్తాం, తర్వాత ఇవన్నీ వాళ్ళకి చూపిస్తాము, వాళ్ళు ఓకే చేసిన తర్వాత వాళ్ళ సిగ్నేచర్స్ తీసుకున్న తర్వాతే మనం ఇంప్లిమెంట్ చేస్తాం. ప్లస్ వచ్చిన వాళ్ళు కూడా ఈ కాదు ఇంకొంచెం బెటర్ గా ఉన్నా ఇవి కూడా చేయండి అంటే వాళ్ళ సజెషన్స్ కూడా తీసుకుని అవి కూడా యాడ్ చేస్తాం, వీటికి అవి కూడా యాడ్ చేసి అవి మన గైడ్లైన్స్ ప్రకారం చేయొచ్చు లేదా చేసుకుని అవి కూడా మనం ఇంప్లిమెంట్ చేస్తాం. సో కమిటీ మీటింగ్స్ జరుగుతుంటాయా సార్? ఎవ్రీ ఇయర్ అంటే వచ్చిన అమౌంట్ బట్టి మనం 2-3 సార్లు కూడా మీటింగ్ పెట్టుకుంటాం, అది ఇయర్లీ వన్స్ అన్న పెట్టుకుంటాం, ఇయర్లీ వన్స్ కానీ 3 మంత్స్కి ఒకసారి కానీ పెట్టుకుంటాం. అంటే ఉన్న మన చేయాల్సిన ఏమన్నా ఉంటే ఎమర్జెన్సీలో అప్పుడు దాన్ని బట్టి మనం మీటింగ్ కండక్ట్ చేస్తాం. ఇప్పుడు కమిటీ మెంబర్స్ ఎలా అందజేస్తారు మీటింగ్స్ ఈ రోజు జరగబోతుందని? ముందుగా ఒక ఈ రోజు మీటింగ్ అయితే ఒక 2 డేస్ ముందు ప్రీవియస్గా 2 డేస్ ముందు ఇంటిమేట్ చేస్తాం అని ఎండీఓ ఎంఆర్ఓ ఎస్పీహెచ్ఓ ఇంటిమేట్ చేస్తాం, ఇంటిమేట్ చేసి టైము ప్లేస్ కూడా మనం సజెస్ట్ చేస్తాం. ఎక్కడ జరుగుతాయి మీటింగ్స్? హాస్పిటల్లోనే చేస్తాం. హాస్పిటల్ మీకు ఎవరు చెప్తారు మీటింగ్స్ ఈరోజు జరగబోతుందని? మీకు ఎలా ఇన్ఫర్మేషన్ ఎలా వస్తుంది మీకు? మనకి అవసరమైన పనులు చేయించాలి, March 31st కి మనకి క్లోజ్ అయిపోతుంది అకాడమిక్ ఇయర్ బడ్జెట్ ఇవేది. ఈ March 31st లోపు మనకి ఏమేమి అవసరం అంటే అని చూసుకొని దాన్ని బట్టి మనం మీటింగ్ కండక్ట్ చేసుకుంటాం, తప్పిస్తే పర్టికులర్ టైం అంటే ఏముంటుంది. 31st లోపు మాత్రం చెయ్యాలి, అది ఇయర్లీ వన్స్ ఎప్పుడైనా చేసుకోవచ్చు మనం, వన్స్ కానీ 3 మంత్స్ ఒకసారి కానీ మన అవసరాన్ని బట్టి. లాస్ట్ HDS లో 2 మీటింగ్స్ కండక్ట్ చేసుకుంటాం, మిగిలిపోయిందా నెక్స్ట్ ఇయర్ కాదు నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ ఆడిట్ అవి అంతా అయ్యి క్లియర్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఆగస్ట్ లోనే ఎప్పుడో అవుతుంది, మళ్ళీ ఈ మధ్యలో ఆర్డర్ చేసుకోవడానికి కావాలి, ఆడిట్ అయ్యేంత వరకు చేసుకోవడానికి కావాలి. ఈ మీటింగ్స్ లో మీ పాత్ర ఏంటి సార్? అంటే డ్రాయింగ్ ఆఫీసర్ ఎస్పీహెచ్ఓ మెయిన్ అండి, వాళ్ళు సజెస్ట్ చేసిన ప్రకారం ఎండీఓ ఎంఆర్ఓ కూడా వాళ్ళు ఇంకేమన్నా ఉంటే సజెస్ట్ చేస్తారు. కాకపోతే మనకేంటంటే 5,000 దాటితే మనం కొటేషన్స్ తీసుకుంటాం, ముగ్గురు కొటేషన్స్ తీసుకొని ఎవరు తక్కువగా మనకి ఇస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి మనం పర్చేజ్ చేస్తాం. అంటే మీ పాత్ర అడిగారు, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్పీహెచ్ఓ ఉన్నారు, చెక్ పవర్ అనేది ఇది ఇద్దరు జాయింట్ ఇది అనమాట, ఎస్పీహెచ్ఓ అండ్ డ్రాయింగ్ ఆఫీసర్ ఇద్దరు సైన్ పెట్టాలి చెక్ మీద. చైర్మన్ నేను, డ్రాయింగ్ ఆఫీసర్ ఇంప్లిమెంట్ చేయిస్తే డ్రాయింగ్ ఆఫీసర్ కమిటీ. కమిటీలు అంటే మా మామూలు మేమందరం మెంబర్స్ కింద వస్తాం, కన్వీనర్ కన్వీనర్ మిడిల్ క్లాస్ కన్వీనర్, చైర్మన్ ఎస్పీహెచ్ఓ, కన్వీనర్ మిడిల్ క్లాస్. సో మీ అభిప్రాయం ఎంతవరకు పరిగణన తీసుకుంటారు మీటింగ్స్ లో? మీటింగ్స్ లో కన్వీనర్ ఒపీనియన్ కి వాల్యూ ఉంటుంది. ఎందుకంటే మనం పిహెచ్సి లో వర్క్ చేస్తున్నాము, పిహెచ్సి లో ఏమేమి అవసరమో కన్వీనర్ కి ఎక్కువ ఐడియా ఉంటది కాబట్టి కన్వీనర్ ఒపీనియన్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటది. ఈ కమిటీకి సంబంధించిన ఖర్చులు మీరు డబ్బులు ఎలా సమకూర్చుకుంటారు? మనకి ప్రతి సంవత్సరం మనకి డిఎంహెచ్ వాళ్ళ నుంచి మనకి హాస్పిటల్కి కావాల్సిన హెచ్డిఎస్ అమౌంట్ మన అకౌంట్లో వాళ్ళు వేస్తారు. మనకి ఇయర్లీ వన్స్ రిలీజ్ చేస్తారు. ఎన్ఆర్హెచ్ఎండి ఇలాంటి ఏమన్నా వేరే కమిటీస్ ఉన్నాయా? అంటే సబ్ సెంటర్ లెవెల్ అంటే విలేజ్ హెల్త్ శానిటేషన్ కమిటీ ఇవి ఉన్నాయి. మన హాస్పిటల్ సంబంధించిన వరకు అయితే ఇది ఒకటే. మరి వేరే ఏమన్నా విలేజ్ హెల్త్ శానిటేషన్ కమిటీ కాకుండా మళ్ళీ వేరే ఏమన్నా కమిటీస్ ఉన్నాయా? కమిటీస్ అంటే ఈ మధ్య మార్పు ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేస్తున్నారు. అది ఏం పని చేస్తుంది? మార్పు అంటే మన మెటరల్ మోర్టాలిటీ ఇన్ఫాంట్ మోర్టాలిటీని తగ్గించడం కోసం అనేది మన 20 సూత్ర పథకం ప్రకారం మన అంగన్వాడీ వాళ్ళు ప్రెగ్నెన్సీ వచ్చిన వెంటనే దాని రిజిస్ట్రేషన్ ప్లస్ యాంటీనేటల్ చెకప్స్ వాళ్ళకి కావాల్సిన డైట్ వాళ్ళకి వచ్చినప్పుడు మంత్లీ వన్స్ ఒక 3 kg రైస్, 1/2 kg ఆయిల్, కందిపప్పు 1 kg అలా ప్రోటీన్ డైట్ అంటే పోషక విలువలు ఉన్న ఆహారం ఇచ్చి వాళ్ళ ఎనిమీ అని తగ్గించి ఫర్దర్గా మెటర్నటీ మోర్టాలిటీ రాకుండా ప్రివెంట్ చేయడం కోసం మార్పు ప్రోగ్రామ్కి ఇంప్లిమెంట్ చేశాను. మనకి ఇప్పుడు 1 ఇయర్ నుంచి అవుతుందండి. మీరు కమిటీ తరఫున ఏ సందర్భాల్లో పాల్గొంటారు? ఏమైనా ప్రత్యేక సందర్భాల్లో ఏమైనా ఉదాహరణ ఏమైనా ఉందా? ఏ సందర్భాల్లో పాల్గొన్నారు కమిటీ సందర్భాలు అంటే మనం మీటింగ్ పెట్టుకున్నప్పుడు మనం పార్టిసిపేట్ చేస్తామండి. తర్వాత ఫీల్డ్ లెవెల్లో అయితే మనం మార్పు ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం కోసం అంగన్వాడీలని ఏఎన్ఎంస్ని మనకి ఇమ్యునైజేషన్ సెషన్ అవుతుంటారు మనకి ఎవ్రీ వెన్స్డే అండ్ సాటర్డే వీక్లీ ట్వైస్. అప్పుడు వాళ్ళందరినీ గ్యాదర్ చేసి మనం వీటి గురించి ఎడ్యుకేట్ చేస్తాం, అవేర్నెస్ క్రియేట్ చేస్తాం. ఏమైనా ఉదాహరణ ఎప్పుడన్నా ఈ లాస్ట్ మీటింగ్స్ ఎప్పుడన్నా పాల్గొన్నారా? ఏమైనా ఉదాహరణ ఏమైనా లాస్ట్ మీటింగ్ అంటే 2013 ఫిబ్రవరిలో ఒకసారి మీటింగ్ కండక్ట్ చేశాను. అంటే లాస్ట్ మీటింగ్ హెచ్డిఎస్ వర్క్ తర్వాత మళ్ళీ ఇప్పుడు చేస్తాను. సో ఈ ఆసుపత్రిలో సేవలు ఏ సేవలు అందిస్తారు? మనకి ఇక్కడ డెలివరీ అయిన వాళ్ళకి జేఎస్వై జననీ సురక్ష యోజన కింద 1000 రూపాయలు మనకి అంటే బిలో పావర్టీ లైన్ వాళ్ళకి 1000 రూపాయలు మనం ఇస్తున్నాము. తర్వాత అలాగే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ 2 బెడ్రూమ్ చేయించుకున్న వాళ్ళకి 880 ఇస్తున్నాం. అలాగే తర్వాత జేఎస్ఎస్కే జననీ శిశు సురక్ష కార్యక్రమంలో డెలివరీ అయిన వరకు ఒక 3 డేస్ వరకు నార్మల్ డెలివరీ 3 డేస్, సిజరీన్ 7 డేస్ వరకు మనకి వాళ్ళ డైట్ కూడా పర్ డే 56 రూపీస్ కి సంబంధించి వాళ్ళ డైట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. మరి ఇంకా వేరే సేవలు ఏమన్నా ప్రెగ్నెంట్ కాకుండా మళ్ళీ వేరే సర్వీసెస్ హాస్పిటల్లో సర్వీసెస్ ఏమి అందిస్తారు? సర్వీసెస్ అంటే మన ఏ విధంగా నార్మల్ డెలివరీ కాకుండా ఏమైనా బ్రీజ్ ప్రెగ్నేషన్ లాంటివి ఏమన్నా ఉంటే లీకింగ్ మెంబ్రేన్స్ లీకింగ్ లాంటివి ఏమన్నా కాంప్లికేషన్స్ ఉంటే మొన్న డేట్కి రిఫర్ చేసి హైయర్ సెంటర్స్ కి రిఫర్ చేస్తాం. తర్వాత ఎవ్రీ వీక్ వెన్స్డే మన యాంటీనేటల్ చెకప్ డే, వాళ్ళు ప్రెగ్నెంట్ యాంటీనేటల్స్ కి మనం హిమోగ్లోబిన్ తర్వాత ఫండల్ క్రిప్స్ అవి చూసి తర్వాత స్కానింగ్ కి రిఫర్ చేస్తాము. వాళ్ళు మానిటర్ చేస్తుంటాం మనం హిమోగ్లోబిన్ లెవెల్స్, బీపీ షుగర్ లెవెల్స్, బ్లడ్ టెస్ట్లు అవన్నీ. మీరు ఈ సేవలతో నాణ్యతపై ఎంతవరకు మీకు సంతృప్తికరంగా ఉన్నారు? చాలా వరకు బెటర్గానే మనం వచ్చిన యాంటీనేటర్స్ ని చాలా వరకు ఎనీమియాకి గురి కాకుండా చాలా వరకు మనం సేఫ్ డెలివరీ అయ్యేటట్టు ఇంచుమించుగా 90% మనం ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ ని ఇంప్రూవ్ చేస్తున్నాం. సో ఈ సేవల గురించి మీరు మీ తోటి ప్రజలకు ఎలా అందిస్తారు? మీరు వెన్స్డే సాటర్డే ఫీల్డ్కి వెళ్ళినప్పుడు అక్కడ వచ్చే అంగన్వాడీ టీచర్స్ తోటి ఆ సరౌండింగ్స్ లో వాళ్ళని మదర్స్ని పోస్ట్నేటల్ మదర్స్ని ఆర్డినరీ మదర్స్ని పిలిచి వాళ్ళని హెల్త్ ఎడ్యుకేషన్ చేసి అవేర్నెస్ వాళ్ళు క్రియేట్ చేస్తున్నాం. దానివల్ల ఏంటంటే మనకి ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ కూడా లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే కొంచెం బాగా పెరిగాయి. హాస్పిటల్కి గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి డెలివరీ అవ్వాలి అని వాళ్ళకు బాగానే అవేర్నెస్ క్రియేట్ అయింది. అంటే ఇంటి దగ్గర డెలివరీ అవ్వకుండా ఎక్కడెక్కడ ఆర్ఎంపీస్ దగ్గరికి వెళ్లకుండా ఇన్స్టిట్యూషనల్ డెలివరీకి బాగా మొగ్గు చూపుతున్నారు రూరల్ పీపుల్. సో ప్రజల ఆరోగ్య సేవలు పరిపక్షించిన అంశాలపై మీరు ఏమన్నా శిక్షణ ఏమన్నా పొందారా? మీరు ట్రైనింగ్స్ అన్ని ఇంచుమించు తీసుకున్నానండి. ఎప్పుడెప్పుడు తీసుకుంటారు? టీబీకి సంబంధించిన ట్రైనింగ్ లెపర్స్ ఎయిడ్స్ తర్వాత లింక్ ఏఆర్టీ మన రిట్రోవైరల్ డ్రగ్స్ ఉంటాం కదా హెచ్ఐవి పాజిటివ్స్ కి ఆ ట్రైనింగ్స్ తర్వాత ఎన్ఎస్ఎస్కే నవజాత శిశు సురక్ష కార్యక్రమం తర్వాత ఐయుడి ఇంట్రా ట్రైనింగ్ కాంట్రాసెప్టివ్ డివైస్ ట్రైనింగ్ ట్రైనింగ్ నుంచి మొత్తం అన్ని తీసుకున్నాం. ఈ ట్రైనింగ్స్ మీ అభిప్రాయం ఏంటి? ఎలా ఉంది శిక్షణ పొందడం? ట్రైనింగ్స్ వల్ల కొంచెం మనం కొంచెం మళ్ళీ మాప్ అప్ లాగా మాకు అంటే మళ్ళీ కొంచెం మళ్ళీ యాక్టివ్గా కుచ్చి చేయడానికి మళ్ళీ రివైవ్ చేసుకోవడానికి కొంచెం యూస్ఫుల్గానే ఉంది. సో మీ ఉద్దేశంలో ఆరోగ్య సేవలు మెరుగుపరిచే పరిపక్షించే ప్రజలను భాగ్యస్వామి చేయడం ఎంతవరకు ప్రాముఖ్యత అంటారు? చాలా వరకు ఇంపార్టెన్స్ ఉందండి దానికి. ఎందుకంటే వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళ పర్సన్స్ ఇన్వాల్వ్ చేసుకొని ఆశా లాంటి వాళ్ళని కానీ అంగన్వాడీ వాళ్ళు కానీ వాళ్ళ ద్వారా ఎందుకంటే ఐకేపీ వాళ్ళు కానీ అలాగే మొన్న లాస్ట్ మంత్ సెర్వైకల్ కార్సినమ బ్రెస్ట్ కార్సినమ గురించి మనం ఎండి ఆఫీసులో కూడా కండక్ట్ చేసాం అవేర్నెస్ ప్రోగ్రామ్. ఐకేపీ వాళ్ళు అంగన్వాడీ వాళ్ళు చెప్తే ఏంటంటే వాళ్ళు ఎక్కువ పబ్లిక్లో ప్రజల మధ్య ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళు చెప్పి కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల ఏంటంటే మనకి ఎవరైనా ఉన్నా కానీ ఫస్ట్ ఒకటి రెండు స్టేజ్లో అయితే మనం 100% క్యూర్ చేయొచ్చు మంచిగా. అప్పుడు ఫస్ట్ వాళ్ళు అవేర్నెస్ క్రియేట్ వాళ్ళు ఏంటంటే ఫస్ట్ సెకండ్ స్టేజ్లో మన దగ్గరికి వస్తే వాళ్ళు చాలా వరకు క్యూర్ చేస్తారు. అదే అవేర్నెస్ లేకపోతే వాళ్ళు ఎప్పుడో లాస్ట్ థర్డ్ ఫోర్త్ స్టేజ్లో వస్తున్నారు. దానివల్ల డెత్లు ఎక్కువ వస్తున్నాయి బ్రెస్ట్ కాసినప్పుడు కానీ సర్వైకల్ కాసినప్పుడు కానీ అలాంటివి మనం చాలా వరకు ప్రివెంట్ చేయొచ్చు. ఇవే కాదు మిగతా ప్రోగ్రామ్స్ కూడా ఆశా అంగన్వాడీ వాళ్ళు ఎనిమియా కానీ చిన్న చిన్న ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ కానీ మనం చాలా వరకు వాళ్ళని ప్రివెంట్ చేయడానికి అవకాశం. అంటే ప్రజలను భాగ్యస్వామి ముఖ్య ఉద్దేశం ఏంటి? ప్రజలను భాగ్యస్వామి ఈ కమిటీలో భాగ్యస్వామి చేయడంలో మీ ఉద్దేశం ఏంటి? అంటే ఏ కమిటీ అంటే హెచ్డిఎస్ కమిటీలో ప్రజల్ని భాగస్వామి ఏం చేయండి. మన పిహెచ్సికి అవసరమైనంత వరకు తీసుకుంటాం దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. ఈ కమిటీలో ఎవరెవరు సభ్యులు ఉంటారు? అదే మన ఇందా చెప్పాను కదా ఎస్పీహెచ్ఓ తర్వాత చైర్మన్ గా ఉంటారు మెడికల్ ఆఫీసర్ కన్వీనర్ గా ఉంటారు ఎండిఓ ఎంఆర్ఓ మెంబర్స్ గా ఉంటారు. మరి మీ అభిప్రాయంలో మళ్ళీ వేరే ఎవరన్నా అయితే బాగుంటుందా? ఎవరైనా వేరే సభ్యులు అయితే ఎవరైతే బాగుంటుంది మీ అభిప్రాయంలో? వేరే సభ్యులు అంటే ఈ ఇలాగ మనం ఎండిఓ ఎంఆర్ఓ ఇన్వాల్వ్ చేస్తున్నాం. సో మన వాళ్ళని కాకుండా మళ్ళీ వేరే సభ్యులు ఎవరన్నా? వేరే సభ్యులు అంటే మన ప్రజల తరఫున మన పబ్లిక్ కి సపోర్ట్ గా ఉండే లీడర్ ఇన్వాల్వ్ చేస్తే లీడర్ అంటే పొలిటీషియన్స్ కాదు మామూలు లీడర్ లాంటి వాళ్ళు అంటే ఈ ప్రజా సంఘాల్లో వీళ్ళు ఉంటారు కదా లీడర్స్ వాళ్ళని కూడా ఎవరినన్నా ఒకరిని ఇన్వైట్ చేస్తే ఇంకొంచెం బాగా ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ అవ్వడం ఛాన్సెస్ ఉంటాయని నా ఒపీనియన్. అసలు మీ యొక్క పాత్రపై మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు కన్వీనర్ గా అంటే ఇప్పుడు మనకి పిఎస్సి వరకు మనకి ఏమన్నా ఫెసిలిటీస్ కానీ ఏమైనా ఇంప్లిమెంట్ చేయడానికి కానీ మనం కృషి చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఎదుర్కొంటారా ఈ కమిటీలో? మీరు కమిటీలు అంటే ఇప్పుడు కొత్తగా ఫామ్ అయిన కమిటీ వల్ల అయితే ఇబ్బందులు ఏమి లేవండి. ఇబ్బంది లేదు. మరి ఏమన్నా చెప్పగలుగుతారా ఈ కమిటీ గురించి మీ అభిప్రాయం ఏమన్నా చెప్పాలంటే? ఇప్పుడు అభిప్రాయం అంటే ఇప్పుడున్న కమిటీ బాగానే ఉందండి. దీంతో పాటు మన అదే పబ్లిక్ సైడ్ నుంచి ఎవరన్నా ప్రజా సంఘాలకు సంబంధించిన లీడర్స్ లాంటి వాళ్ళని ఇంకెవరన్నా ఒక్క పర్సన్ ని ఇన్వాల్వ్ చేస్తే ఇంకా బాగుంటుందని నా ఒపీనియన్. థ్యాంక్ యూ.